సూక్ష్మక్రిములు పుస్తకం 7వ భాగం. రోగగ్రస్తులకి దగ్గరగా ఉంటే రోగం సోకే ఆస్కారం ఎక్కువ అవుతుందని మనుషులకు తెలుసు. అలాంటప్పుడు తక్కువ తీవ్రతతో వ్యాధి సోకి నయం అయిపోయిన వారి దగ్గర ఉంటే మంచిదేమో. మనకి అలా తక్కువ తీవ్రతతో వ్యాధి సోకి నయం అయిపోతుంది, మళ్ళీ ఎప్పుడూ రాదు. ఉదాహరణకి మసూచి ఉన్నవారి శరీరం మీద ఉండే ఓ కురుపులోకి సూది గుచ్చి కురుపులోని ద్రవం సూది మొనకి అంటుకున్నాక ఆ గుచ్చిన సూది రోగం లేని వారి చర్మం మీద గుచ్చవచ్చు. దీనినే ఇనోక్యులేషన్ అంటే క్రిములను అంటించటం అంటారు. కానీ ఇక్కడ చిక్కేమిటంటే తక్కువ తీవ్రత వ్యాధి సోకిన వారి శారీరక ద్రవాల నుండి వ్యాధి లేని వారికి ఇనోక్యులేట్ చేస్తే ఆ రెండవ వారికి కూడా తక్కువ తీవ్రతతో మాత్రమే వ్యాధి వస్తుందన్న నియమమేమీ లేదు. కనుక ఈ ఇనోక్యులేషన్ ప్రమాదంతో కూడిన పని. 1770లో ఎడ్వర్డ్ జెన్నర్ అనే బ్రిటిష్ డాక్టరు కౌపాక్స్ అనే వ్యాధి మీదకి దృష్టి మరల్చాడు. అది ఆవులు, దున్నలు మొదలైన జంతువులకి వస్తుంది, కనుక దానికి ఆ పేరు వచ్చింది. ఇది తక్కువ తీవ్రత మసూచిని పోలిన ఓ వ్యాధి. అంటే ఓ ఆవు నుండి ఈ వ్యాధి సోకితే 1-2 కురుపులు వచ్చి పోతాయంతే. అసలు రోగం వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు. జెన్నర్ నివసించే ప్రాంతాలలోని పల్లెటూరి వాళ్లలో ఈ కౌపాక్స్ వచ్చినవాడు అదృష్టవంతుడు అనే నమ్మకం ఒకటి ఉండేది. ఎందుకంటే ఇది వస్తే ఇక మసూచి రాదు. 14 మే 1796లో అతడికి అప్పుడే కౌపాక్స్ వచ్చిన ఓ అమ్మాయి కనిపించింది. ఆమె చేతి మీద ఓ కురుపులోకి సూది గుచ్చి ఆ సూదితో ఎప్పుడు కౌపాక్స్ కానీ మసూచి కానీ రాని ఓ కుర్రాడి చర్మం మీద గీశాడు. కుర్రవాడికి చర్మం మీద గీసిన చోట కురుపు తేలి మెల్లగా కౌపాక్స్ వచ్చింది. కుర్రవాడికి పూర్తిగా నయం కావడానికి జెన్నర్ 2 నెలలు ఎదురు చూశాడు. అతడిలో కౌపాక్స్ నుండి రోగ నిరోధకత ఏర్పడింది. కానీ మసూచి నుండి కూడా అలాంటి నిరోధకత ఏర్పడిందా? అది తేల్చుకోవటానికి జెన్నర్ ఓ ప్రమాదకరమైన ప్రయోగం చేశాడు. మసూచి కురుపులో గుచ్చిన సూదిని ఈసారి కుర్రవాడి చర్మం మీద గీశాడు. కుర్రవాడికి మసూచి రాలేదు. ఇదే ప్రయోగం మరో 2 ఏళ్ల తరువాత కూడా కౌపాక్స్ సోకిన ఓ అమ్మాయి మీద చేశాడు. ఈసారి కూడా కౌపాక్స్ కురుపులో గుచ్చిన సూదితో మసూచి రాని మరో వ్యక్తికి మసూచి నుండి రోగ నిరోధకత వచ్చేట్టు చేశాడు. కౌపాక్స్కి శాస్త్రీయ నామం వ్యాక్సీనియా, అంటే లాటిన్లో ఆవు అని అర్థం. జెన్నర్ రూపొందించిన ఈ పద్ధతికి అంటే ముందుగా కౌపాక్స్ తెప్పించి ఆ విధంగా మసూచికి రోగ నిరోధకత తెప్పించే పద్ధతికి వ్యాక్సినేషన్ అని పేరు వచ్చింది. జెన్నర్ తన ఫలితాలను తెలియజేయగానే అనతికాలంలోనే వ్యాక్సినేషన్ పద్ధతి ప్రపంచమంతటా అమలయ్యింది. వ్యాక్సినేషన్ అమలైన ప్రాంతాలలో మసూచి నిర్మూలించబడింది. అయితే ఇతర వ్యాధులని ఆ విధంగా నిర్మూలించడం సాధ్యం కాలేదు. ఇతర వ్యాధులకి తక్కువ తీవ్రత గల రూపాంతరాలు కనిపించలేదు. ఏది ఏమైనా ఈ వ్యాక్సినేషన్ పద్ధతిలో రోగం అనేది ఒక మనిషి నుండి మరో మనిషికి సంక్రమించగలదని తెలిసిపోయింది. ఈ తతంగం గురించి కొందరు ఇంకా లోతుగా ఆలోచించసాగారు. అంటే వ్యాధి ఒకరి నుండి మరొకరికి సోకకుండా ఆపితే వ్యాధి రాకుండా అరికట్టవచ్చు కదా.